విభూరతి ప్రవాహనో మన్మీనసి హవ్యవాహనః స్వాత్రోసి ప్రచేతాస్తుతోసి విశ్వవేదాః ఉషిగసి కవిరంధారిరసి బంధారిః అవస్యూరభిరువస్వాం సింధ్యూరభివార్జాలీయా తథామాసి స్వజ్యోతిః సముద్రోహి విశ్వవ్యచాః అజోస్యేక పాదహీరసి బుద్ధ్యాః సంవాదాసి కృషానః పరిషద్యోసి పవమానః నభోసి ప్రతప్పామృష్టోసి హవ్యసూదనః సమోక్యోసి విశ్వవేదాపూనాతివిత్తస్య ప్రతిష్టా అజ్ఞాయస్సగరాస్సగరాస్ప్రసగరేణ నాంనా రౌద్రేణానీకేన పాతమాజ్ఞయ పిభృతమాజ్ఞయో నమో వోస్తు మామాహిజ్ఞదిష్టా జ్యోతిరసి విశ్వరూపం విశ్వేషాం దేవానాగ్నేసమిత్ త్వద్వేషో మదనో కృద్భ్యోద్వేషోభ్యోన్యకృతేభ్యః ఉరుయంతాదివరూఖ్యస్వాహా జుషాణ అప్తురాజ్యస్య వేతు స్వాహా అగ్నేనయసుపథారాజే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోర్భ్యస్మద్యోహురాణమేను భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమాం అయం నో అగ్నిర్వరే వక్త్రణా త్వయం మృధః పురయేతు ప్రభిందన్ అయం వాజాంజయతు వాజపాతా అయగ్ని శత్రూంజయతు జర్హేషాన స్వాహా గురు విష్ణో విక్రామస్వో రుక్షయాయనస్తృభి ఘృతంగృతయోనే బిభప్రప్రయుజ్యపతింశిరస్వాహా దేవసమితరేషతే సోమస్తగ్రక్షస్వ మాత్వాదభన్ ఏతత్వం దేవ సోమ దేవో దేవా ఉపాగాః ఇద మాం మనుష్యాన్ సహగాయ పోషేణ స్వాహా నిర్వరుణస్య పాశాన్ముచ్యే అగ్నేవ్రతపాస్తేవ్రతపాః జాతవ తనోన్మయ్యభూ దేతాసా మమ తనోస్తయ్యభూ దియజ్ఞామయీ ృతాయతన్నౌ వ్రతపతే వ్రతాన్యను మే దీక్షా దీక్షాపతిరమభ్యస్తాను తపస్తపస్పతి ఉదు విష్ణో విక్రామస్వో రుక్షయాయనస్కృతి ఘృతం ఘృతయోనేప్రాయజ్ఞపాతింజిరస్వాహా అత్యన్యాగాన్యాగాన్వాపరేభ్యరోభ్యన్వాజుషామహే దేవనస్పతే దేవయజ్ఞాయీ దేవాస్తాదేవయజ్ఞాయీ జుషంతాం విష్ణవేత్వా పోషధేత్రాయ స్వస్వధీతే మైనగ్ఞహి దైవం వాలే క్షీరంతరిక్షం మాహిద్గే పృథివ్యా సంభావా అయద్గే స్వధీతిస్తేతి జాన ప్రణినాయ మహతే సౌభాగాయ అధస్పందే వనస్పతే శతవల్జో విరోహ సహస్రవల్సాని భయగ్ం బ్రూహేమా. పంచమోధ్యాయ. అథ షష్ఠోధ్యాయ. ప్రాసభిత్రాసేష్నోద్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం ఆదేనాసీదమహ్రీవా అపి కృంతామి యవోసి యవయాస్మద్వేషో యవయారాదీ ంతరిక్షాయ పాృషదానాషదనమీ అగ్రేణైరేషేత్యాగిస్థాస్థాస్యతి ేవ్వాసవితమద్వానక్షోషీభ్యవగ్రేనాక్షంతరిక్షం మధ్యేనా ప్రాపృథివీపారేణాగ్రహీ చాతేమాన్యుస్మసి గమధ్యేయత్రగావో భూరి శృంగా అయాసా అత్రాహైకదూరుగాయస్య విష్ణాః పరమం పదమవభారి భూరి బ్రహ్మవనిత్వా క్షత్రవనీరాయ స్పోషవని పర్యోహామి బ్రహ్మదృగ్గేహ క్షత్రం దృగ్గేహాయ దృగ్గేహ ప్రజాందృగ్గేహ కర్మాణి పశ్యతయతో వ్రతాని పశే ఇంద్రస్యుజ్యఖా తద్విష్ణా పరమం పదగ్రే సదా పశ్యంతి సూరయా దివే వచక్షురాతం పరివీరసి పరిశ్రాదేవీర్విశోయంతా పహీమయ్యజమానజ్ఞానాయో మనుష్యాణాం దివస్సూనురస్యేషతే పృథివ్యా లోక ఆరణ్యస్తే పశుః ఉపావీరస్యుపదేవాన్ దైవీర్విసత్రావోరుషిజో మన్హీతమాన్ దేవత్తర్వసూరమహవ్యాసేస్వదంతీరమద్భం బృహస్పరే ధారయావూని ఋతస్యత్తాదేవహవిశ్వాసే న ప్రతిముంచామి ధర్షాన్ మానుషః దేవస్యత్తాదవిశ్వసేష్ణోహద్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం అగ్నే సోమాభ్యాంజుష్టం నియోనజ్ని అద్వస్తోషలేభ్య ప్రోక్షాన్యనత్వా మాతామన్యతామనోషితానుభ్రాతాసగద్భ్యోను సఖాసయోత్యా అగ్నిరోమాభ్యాం స్వాజుష్టం ప్రోక్షామి అపాం పేరురస్యాపో దేవీ సదంతు సత్తేవహవి సంతే ప్రాణో వాతే నగచ్చతమంగాని యజత్రై సంయజమాన ఆశిషా ృతేనాయమాన ప్రియంధారీసంతరిక్షాజోర్దేన వాతేన అవిషత్మనాయమస్వా పర్షో వర్షీయతి యజ్ఞే యజ్ఞపతింధా సాహ ఆదేవేభ్యో దేవేభ్య స్వాహా మాహిద్భూర్మా పృతాకు నమస్తానర్వాప్రేహి ఘృతస్య కుల్యాముప ఘృతస్య పథ్యాముప దేవీరాపశుద్ధావోద్భగ్నేషు పరివిష్టా దేవేషు సుపరివిష్టా వయం పరివేష్టారో భూయాస్మాచంతే సుంధామి ప్రాణంతే సుంధామి చక్షుస్తే సుంధామి శ్రోత్రంతే సుంధామి ఆభింతే సుంధామి మేఢ్యంతే సుంధామి పాయంతే సుంధామి చరిత్రాగ్రస్తే సుంధామి మనస్తాప్యాయతాం వాక్తాప్యాయతాం ప్రాణస్తాప్యాయతాం చక్షుస్తాప్యాయతాం శ్రోత్రంతాప్యాయతాం యేత్రోరంగ్రీసంతత్తాప్యాయతాం తేత్యాయతాం తే శుద్ధ్యతు సమహోమభ్యోషేత్రాయ స్వస్వభీతే మై అగ్నిగ్నీ రక్షసాం భాగోతి నిరస్త్రజ్ఞరక్షా ఇదమహగ్నిష్టామిదమహగ్నిరక్షోవబాధే ఇదమహగ్నిరక్షోధమంతమో నయామి ఘృతేన ద్యావా పృథివీర్ప్రోర్న్వాథాం వాయోవేస్తోకానా యుషానో అగ్నిరాజ్యస్య వేతు స్వాహా స్వాహా ఆకృతే ఊర్ధ్వనాభసం మారుతం గచ్చతం స్వంతే మనోపనసాసం ప్రాణప్రాణేన గచ్చతాం తేజస్యగ్నిష్ట్వా అశ్రేణాత్వాపస్వాసమారిణన్ ద్రాజ్యై భూష్మరగ్రత్యా భూష్మణో వ్యతిషద్ ప్రయోతందేషా ఘృతం ఘృత పావానస్తిపతపసాంబసా పావానస్తిపత అంతరిక్షస్య హవిరదుస్వాహా దిశ ప్రదిశ ఆదిశో విదిశ ఉద్దిశో దిగ్ధస్వాహా అయేంద్ర ప్రాణో అంగే అంగే నిధీత అయేంద్ర భూదానో అంగే అంగే నిధీధే దేవత్తష్టద్భూరితే సగ్నే స మేఘలక్ష్మాయ విద్విషో రూపం భవాపి దేవత్రాయం తమవసే సఖాయోను మాతా పితరో మదంతు సముద్రం గచ్చ స్వాహా దేవగ్నసవితారం గచ్చ స్వాహా అంతరిక్షం గచ్చ స్వాహా మిత్రవరుణౌ గచ్చ స్వాహా అహోరాత్రే గచ్చ స్వాహా ఛందాగ్ని గచ్చ స్వాహా ద్యావా పృథివీ గచ్చ స్వాహా సోమం గచ్చ స్వాహా యజ్ఞం గచ్చ స్వాహా నభో దివ్యం గచ్చ స్వాహా అద్యం వైరుస్వానరం గచ్చస్వాహామనామేహాద్యచ్చే భూమో గచ్చత్తంతరిక్షం జ్యోతి పృథివీం భస్మనాపేణ స్వాహా పాపో మౌషధీర్హిగ్ధీర్ధామ్నో వరుణనోమురీ వరుణేది సపామహేతో వరుణనోమిత్రియాపకోషయస్సంతు దుర్మిత్రియాస్తస్మై సంతు యోస్మాందేష్యుష్పహాపప్రవాహతయత్కించురితం మయి యద్వాహమాభిద్వాహయద్వాసేపృతృతం హవిష్మాదీరిమా ఆపో హవిష్మా ఆవీవాసతి హవిష్మాన్ దేవో అధ్వరో హవిష్మానౌ అస్తు సూర్యాః అగ్నేర్వోపన్న గృహస్య సదసి సాదయామి ఇంద్రాజ్ఞాద్భాగధేయీరుత్థమిత్రావరుణయోద్భాగధేయీరుత్థమిత్తేషాం దేవానాం భాగధేయీరుత్థాం అమూర్యాసూర్యేయాభిర్వాసూర్యస్థానోహిన్వంత్వద్భరం హృదే త్వామనసే త్వాదివే త్వాసూర్యాయ త్వాధ్వరం దివి దేవేషు హోత్రాయచ్ఛా సోమరాజన్ విశ్వాస్వం ప్రజా ఉపావరోహ విశ్వాస్వాం ప్రజా ఉపావరోహంతు శృణోత్వగ్నిస్వమిధాహవం మే శృణ్వన్ పాపోధిషణాశ్చ దేవీ శ్రోతాగ్రావాణో విదృషో నయజ్ఞ శృణోతు దేవస్వ వితాహవం మే స్వాహా దేవీరాపో అపాన్న పాద్యోవూవర్మిర్హిష్యా ఇంద్రియావాన్మదింత మహా తందేవేభ్యో దేవ్రాదాతశుక్లపేభ్యాం భాగస్థ స్వాహీరసి సముద్రస్వాక్షిత్యాన్నయామి సమాపో అద్భిరగ్మతమోషధీభిరోషధీ యమగ్నే పృత్సుమద్యమపావాజే యంజునా స్వయంతాశస్వతీరిహస్వాహా దేవస్యత్రాసమితుస్తరేష్మినోద్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం ఆదేరావాసిగభీరమిమమధ్వరం పృథీంద్రాయ సుసూత్రమం ఉత్తమేన పవినోర్జస్వంతం మధువంతం పయస్వంతం నిద్రాభ్యాస్థదేవశ్రుతస్తత్పయతమా మనో మే తత్పయత వాచం మే తత్పయత ప్రాణం మే తత్పయత సత్సర్వం మే తత్పయత శ్రోత్రం మే తత్పయత ఆత్మానం మే తత్పయత ప్రజాన్ మే తత్పయత పశువన్ మే తత్పయత గణాన్ మే తత్పయత గణా మే మా విక్రేషన్ ఇంద్రాయ త్వాపశూమతే రుద్రవత ఇంద్రాయ త్వాదిత్యవతే ఇంద్రాయత్వాభిమాదిఘ్నేశ్యేనాయత్వా సోమభృజేజ్ఞయే త్వారాయ స్పోషదే యత్రే సోమధివిద్యోతిర్యత్రే పివ్యాయ్యధురా అంతరిక్షే తేనాస్మై యజమానాయోరురాజే కృభ్యధి దాత్రేవోచః స్వాత్రాస్థవృత్రతురోరాధో భూత్వా అమృతస్య పత్నీః తాదేవీయత్రేమై యజ్ఞన్నాయతోపాహూతా సోమస్య పిపత మాభేర్మా సంవిక్థా ఊవర్జన్ ధత్వధికణే వీర్ధీర్జన్ దాత్మాహతో నతో మా రాగపాగుతాధలాత్సర్వతత్పాదిత ఆధావంతు అంబనిపారతమరీయర్వీదా తమంగ ప్రసర్గేషో దేవస్థమత్యం నత్వదన్యో మాఘవన్నస్తి మద్ధితేంద్రబ్రవీమి దేవతాః ఓం ఇతి షష్ఠోధ్యాయః. అథ సప్తమోధ్యాయః. వాచస్వతయే పవస్తవిష్ణా అగ్నిశుద్ధ్యాంగభక్తిభూతః దేవో దేవేభ్య పవస్తయేషాం భాగోసి మధుమతేర్న ఇషస్కృభిః ఏతే సోమారాభ్యన్నామజాగ్రేది తస్మై తే సోమసోమాయ స్వాహా స్వాహోర్వంతరిక్షమన్వేమి స్వాం క్రేతోసి విశ్వేభ్యైంద్రియేభ్యో దివ్యేభ్య పార్థివేభ్యః మనస్వాక్ష స్వాహాత్వాస్వభవత్సూర్యాయ దేవేభ్యస్తామరీచితేభ్యో దేవాగ్నేశోయస్మై తేణే తత్సత్యమోపరి ప్లుతా భంగేన హాసోసౌ భక్ష్రాణాయ త్వాం యానాయ త్వా ఉపయామగృహీతోస్యంతర్యచ్చమఘమన్ పాహి సోమం పురుష్యరాయోగేషో యజస్వాత్ అంతస్థేద్యావా పృథివీ దధాం యుర్వంతరిక్షం సజోర్దేవేభిరవరైః పరైశ్చాంతర్యామే మాఘవన్మాదయస్వా స్వాహోర్వంతరిక్షమన్వేమి స్వాం కృతోసి విశ్వేభ్యైంద్రియేభ్యో దివ్యేభ్యః పార్థివేభ్యః మనస్వాక్ష స్వాహాత్వాస్వభవత్సూర్యాయ దేవేభ్యస్తామరీచితేభ్యుదానాయ స్వాత్ ఆవా ఆయోభూషసుచి పాపన సహస్రం తేతో విశ్వవారా ఉపోతే అంధో మధ్యమయామి యస్యదేవదభిషే పూర్వపేయం వాయవే త్వా ఇంద్రవాయుజిమే సుతా ఉపత్రయోభిరాగతం ఇంద్రవో వాసంతిః ఉపయామగృహీతోసి వాయవాయింద్రవాయుభ్యాం తైషతేజోనిస్తజోషోభ్యాం త్వా అయం మాం మిత్రావరుణా సుతస్తోమారుతా వృధా మమేదిహస్రూతగ్రేహవం ఉపయామగృహీతోసి మిత్రావరుణాభ్యాం త్వా రాయాభయగ్నేసవాగ్నేసోమదేమహవ్యేన దేవాయవసేన గావాః తాన్ ధేనుం మిత్రావరుణా యువన్నో విశ్వాహా దత్తవనవస్ఫురంతీ ఏకతే యోనిర్ధృతాయుభ్య యావాంకసామధుమద్రస్వేనా సోమృతావతి తయాయజ్ఞం మే విక్షతం ఉపయామగృహీతోభ్రాంతైషతేయో నిర్మాభ్రీభ్రాంత్వా తం తద్వథా పూర్వథా విశ్వథేమథా జ్యేష్ఠథా ఇంద్రహిషదగ్రస్వర్వితం ప్రతీచీనం విజనం దోహసేధునీమాసుంజయం తమనుయాసు వద్ధసే ఉపయామగృహీతో దిశంగాయత్వా ఏకతేజో నిర్వీరతాం పాశ్యపమృష్ఠశ్రందో దేవాస్త్వా శుక్రపాణయంత్వనాహృత్రాసి శ్రీలో వీరాంతజనయం పరీష్యభిరాయస్కోషేణ యజమానం సంజగ్మానో దివా పృథివ్యా శుక్రశుక్రశోతిషా నిరస్తశ్రందశుక్రస్యాభిష్టానమతి అచ్ఛిన్నస్య తే దేవసోమసువీర్యస్య రాజస్కోషస్య దదితారస్యామా సాప్రథమాసగ్రక్రేతిర్విశ్వమాదా సప్తథమో వరుణో మిత్రో అగ్నిః సప్తథమో బృహస్పతిశ్చికిత్వాగ్రస్తస్మా ఇంద్రాయ సుతమాయో తస్వాహా త్రింపంతోమోర్యత్సంయత్సుభృతంయత్స్వాహా అయం వేదశ్చోదయత్రిష్టిగర్భాద్యోజరాజసో విమానే ఇమమపాగ్రసంగమే సోవర్యస్య దిశున్న విప్రామతిభిరిహంతి ఉపయామగృహీతోసి మత్కాయత్వా మనోనయేషు హవానేషు తిగ్మం విమర్శ్యావనుతో ద్రవంత ఆయశ్చర్యాభిస్తు వినృణ అశ్రీణేకాదిసంగభస్తౌ ఏతతేయోని ప్రజా పాశ్యపమృష్టో మర్కో దేవాస్తామంతి పాణజంతనాభిష్టాసి ప్రజాప్రజనజన్పరీహ్యభిరాజస్కోణేన యజమానం సంజగ్మానో దివా పృథివ్యా మంథీ మంథిషోతిషానిరస్థో మత్వో మంథినోధిష్ఠానమసి అచ్ఛిన్నస్య తే దేవసోమసువీర్యస్య రాజస్కోషస్య దదితారస్యామా ప్రథమాసగ్రస్కృతిర్విశ్వవాసప్రథమో వరుణో మిత్రో అగ్నిః సప్రథమో బృహస్పతిశ్చికిత్వాగ్రస్తస్మా ఇంద్రాయ సుతమాయోస్వాహా ఋంపంతుమధోర్యత్సంయత్సుభృతంయత్స్వాహా ఏదేవాసో దివ్యేకాదశస్థ పృథివ్యా మధ్యేకాదశస్థ అప్సుక్షితో మహినైకాదశస్థ చేదేవాసో యజ్ఞమిమంజూషధ్వం వయామగృహీతోగ్రయణోసి స్వాగ్రయణ వాహి యజ్ఞం పాహి యజ్ఞపతిం విష్ణుస్వామింద్రియేణ పాతు విష్ణుం తం పాహ్యభిసవనాని పాహి సోమహ్వవతే సోమహ్వవతే సోమహ్వవతే అస్మై బ్రహ్మాణే పవతేస్మై క్షత్రాయ పవతేస్మై సంవతే యజమానాయ పవతే యుషభూర్జే పవతేభ్యవోషదేభ్య పవతేజ్యా పృథివీభ్యాం పవతే సుభూతాయ పవతే బ్రహ్మవర్చసాయ పవతే విశ్వేభ్యేభ్యేషతేయో నిర్విశ్వేభ్యేభ్యాహ ఉపయామగృహీతో దేంద్రాయత్వా బృహద్వ దేవయత్వత ఉత్థాయువం గృహామి యత్త ఇంద్ర బృహద్వ యత్తస్మై యత్వా విష్ణవే వైదతేయో నిరుద్ధేభ్యస్తా దేవేభ్యస్తా దేవాయువం గృహామి యజ్ఞాయుడే మిత్రవరుణాభ్యాంతాదేవాయువం గృహామి యజ్ఞాయుషే ఇంద్రాయత్వాదేవాయువం గృహామి యజ్ఞాయుష ఇంద్రాగ్నిభ్యాంతాదేవాయువం గృహామి యజ్ఞాయుషే ఇంద్రాయత్వాదేవాయువం గృహామి యజ్ఞాయుష ఇంద్రావరుణాభ్యాంతాదేవాయువం గృహామి యజ్ఞాయుషే ఇంద్రా బృహస్పతిభ్రాంతాదేవాయువం గృహామి యజ్ఞాయుష ఇంద్రా విష్ణుభ్రాంతాదేవాయువం గృహామి యజ్ఞాయుషే దివోహరతిం పృథివ్యాయుస్తానరమృత ఆజాతమగ్ని కవిజనామాసన్నా పాత్రం జనయంత దేవా ఉపయామగృహీతో సిద్ధ్రువో సిద్ధ్రువక్షేత్రువాణ ధ్రువతమోచ్యుతానామచ్యుతక్షిత ఏషతేయో నిర్వైష్వానరాయత్వా ధ్రువం ధ్రువే నమనసా వాచా సోమమవనయామి అథానయింద్రయిద్విషో సమానసస్కరత్ యస్తేభ్రత్సస్కందతియస్తే అగ్నిసద్గ్రామచ్యుతోధిషణయోరుపస్థాత్ అధ్వర్యోర్వాపరీవాయ పవిత్రాంతే జుహోమి మనసావషకృతగ్రస్వాహేవానామక్రమణమసి ఉపయామగృహీతోసి మధవేత్వోపయామగృహీతోసి మాధవాయత్వా ఉపయామగృహీతోసి శుక్రాయత్వోపయామగృహీతోసి శుచయేత్వా ఉపయామగృహీతోసి నభతేత్వోపయామగృహీతోసి నభశ్చాయత్వా ఉపయామగృహీతోసీషేత్వోపయామగృహీతోస్యూర్జేత్వా ఉపయామగృహీతోసి సహసేత్వోపయామగృహీతోసి సహస్యాయత్వా ఉపయామగృహీతోసి తపసేత్వోపయామగృహీతోసి తపస్యాయత్వా ఉపయామగృహీతోస్యగ్నేహసత్పతయేత్వాంద్రాగ్నే ఆగతగ్నేసుతంగీర్ఘర్ణభోవరేణ్యం అష్టపాతంభియేషితా ఉపయామగృహీతోసీంద్రాగ్నిభ్యాంతైషతేయోనీరింద్రాగ్నిభ్యాంపా ఆభాయే అగ్నిహతే వృణతే బర్హిరాహత్ ఏషామిందోజుభాసఖా ఉపయామగృహీతోస్యగ్నేంద్రాభ్యాంతైషతేయోనీరగ్నేంద్రాభ్యాంపా హోమాసస్థర్షణీ ధృతో విశ్వే దేవాస ఆగత దాష్పాగ్నిశో దాసుషస్తుతం ఉపజామగృహీతోసి విశ్వేభ్యస్వా దేవేభ్యాగేషేషోర్విశ్వేభ్యస్వా దేవేభ్యా విశ్వే దేవా సహాగత శృణుతామాగ్నేహమం ఏనం బర్హిర్నిషేధత ఉపయామగృహీతోసి విశ్వేభ్యస్వా దేవేభ్యాగేషేషో నిర్విశ్వేభ్యస్వా దేవేభ్యా ఇంద్రమరుత్త ఇహ పాహితో మయ్యథా ఆసాద్యాతే అపి వస్తుతస్య తవ ప్రణీతి తవ శూరసన్మన్నావి వాసంతి కవయస్సు యజ్ఞా ఉపయామగృహీతోంద్రాయత్మరుత్తేషతేయోనింద్రాయత్మరుత్తే మరుత్తం వృషభం వాధానమకారిం దివ్యగ్రసామింద్రం విశ్వాసాహమవసే నూతనాయోగ్రగ్రసహోదామిహతగ్రూవేమా ఉపయామగృహీతోంద్రాయత్మరుత్తేషతేయోనింద్రాయత్మరుత్తే ఉపయామగృహీతోసి మరుతా భోజసేత్వా సజోషాయుందసగణ మరుద్భిస్తోమం తిలవృత్రహాసూర విద్వాన్ జహి సత్రోరపమృధో ను తస్థాభయం కృణి విశ్వతో నః ఉపయామగృహీతోంద్రాయత్మరుత్తేషతేయోనింద్రాయత్మరుత్తే మహా ఇంద్రో నృవదాచర్షణి ప్రావుతద్విబర్హా అమినస్తహోభిః అస్మద్యక్వావృధే వీర్యాయోరుక్షుకర్తృభిర్భూత్ ఉపయామగృహీతోమహేంద్రాయ ప్రేషతేయోర్మహేంద్రాయ ఇంద్రోయోజస పర్జన్యో వృష్టిమా ఈవా సోమైర్వత్సవృధే ఉపయామగృహీతోమహేంద్రాయ ప్రేషతేయోర్మహేంద్రాయ ఇది సప్తమోధ్యాయ అథ అష్టమోధ్యాయ కదాచన శరీరసినేంద్ర సచ్చసి దాసుషే ఉపోపేన్ను మాఘవన్ భూజయిన్ను తేజాన్ దేవస్య పృచ్ఛత ఆదిత్యేభ్యస్వా కదాచన ప్రయుచ్ఛస్యుభే నిపాసి జన్మని తులీయాదిత్య సవానంద ఇంద్రియమాత అమృతం దివ్యాదిత్యేభ్యేవాతి సుమ్నమాదిత్యాసోభవతామృయంతా ఆభోర్వాచీసుమర్వృత్యాహోస్వారి భో విత్తరా సదాదిత్యేభ్యస్వా ఆదిత్యేషతే సోమపీఠస్తస్మిన్మత్స్వా రదస్మైనరోవచసే దధాతనయదాశీర్దాజం పదీ వామమ స్మృతః పుమాన్ పుత్రో జాయతే విందతే వస్వధా విశ్వాహా రపయేధతే గృహే వామమద్య సవితర్వామముష్ో దివే దివే వామమస్మభ్యగ్ సావీ ూరేరయాధియామభాజస్యామా ఉపయామగృహీతోసి విత్రోసి చ నోదాశ్చనోపనిధే జిన్వయజ్ఞం జిన్వయజ్ఞపకింభకాయ సమిత్రే ఉపయామగృహీతోసి సుసన్మాసి సుప్రతిష్ట ఆనో బృహదక్షాయ నమః విశ్వేభ్యస్తాదేవేభ్యేషతేయోర్విశ్వేభ్యస్తాదేవేభ్యః ఉపయామగృహీతోసి బృహస్పతిసుతస్య తే దేవసోమా ఇంద ఇంద్రియావతః పత్నీవతో గ్రహాణో విభ్రాతం అహం పరస్తాదహమవస్తాద్యదంతరిక్షంతదో మే పితాసా అహగ్రేహోర్యముభయతో దదర్శాహం దేవానాం పరమం గుహాయత్ అగ్నేవా పత్నీ సజోర్దేవేన స్వక్రా సోమం విభస్వాహా ప్రజాపాతిర్వృషాధిరేతోధారేతోమీధే ప్రజాపాతేస్తే వృష్ణో రేతోధసో రేతోధామధీయా ఉపజామగృహీతోసి హరిరసి హారియో జనో హరిద్రా హరియో అర్ధానాస్థ సహసో మా ఇంద్రాయ యస్తే దేవసోమాస్తసనిర్భక్షోయో భోసనీ తస్యాతగిష్టయజుషస్తుతస్తోమస్య సస్తోక్తస్యోపాభూతకుపాభూతస్య భక్షయామి విపశ్వామికేసి నాహరీదృశానాకక్షప్రా అథా ఆనయింద్రసోమపాగిరాముపస్మృతిరా ఉపయామగృహీతోషోడసి నేషతేయో నిరింద్రాయత్వాషోడసినే ఆజిష్టవృత్రహంగుక్తే బ్రహ్మణా హరీ అర్వాచీనసు దేవనోగ్రావా కృణోతు అగ్నునా ఉపయామగృహీతోషోడసి నేషతేయో నిరింద్రాయత్వాషోడసినే ఇంద్రమిద్ధరీవహతో ప్రతిభృష్టసవసం భృషీణాంచస్తుతీరుపయజ్ఞం చ మానుషాణాం ఉపయామగృహీతోషీంద్రాయత్వాషోడసి నేషతేయో నిరింద్రాయత్వాషోడసినే యస్మాన్న జాతః పరో అన్యో అత్య ఆవివేశ భువనాని విశ్వా ప్రజాపతి ప్రజయా సగ్గరరాణస్త్రీణి జ్యోతిర్గ్రహితచతే షోడసీ ఇంద్రశ్చ సమ్రాట్వరుణశ్చ రాజాతౌ తే భక్షం చక్రతురగ్రాహేతం తయోరహమను భక్షం భక్షయామి వాగ్దేవీ జూషాణా సోమస్య తృప్యతు సహ ప్రాణేన స్వాహా భగ్న ఆయోగ్రహిపవస ఆశుభోజ్యమిషన్ హారే బాధస్తృనా ఉపయామగృహీతోగ్నేవచ్చేషతేయోనిరగ్నేవచ్చే అగ్నే వచ్చస్వం వచ్చస్వాస్వం దేవేష్వసి వచ్చస్వానహం మానుష్యేషు భూయాహం.